పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 37వ భాగం. బెలూన్ ఒక ఎత్తులో ఉండిపోవటానికి, జలాంతర్గామి ఒక లోతులో ఉండిపోవటానికి కొన్ని పరిస్థితులను గమనించాం. పైనుంచి కిందకు లాగుతున్న శక్తి, కింద నుంచి పైకి తోస్తున్న శక్తి సమానమైనప్పుడు అవి ఒక సమతా స్థితికి చేరతాయి. విమానం కూడా ఇంచుమించు ఈ సూత్రం ప్రకారమే ఎగురుతుంది. అయితే ఒక పెద్ద తేడా ఉంది. విమానం బరువు చాలా ఎక్కువ. అది కేవలం గాలి ఒత్తిడి తేడా ఆధారంగా ఎగరటానికి వీలు కుదరదు. ఇక గాలి కదలిక కారణంగా ఏర్పడే లిఫ్ట్ అనే మరొక బలాన్ని ఇక్కడ వాడుకుంటారు. ఈ విషయాన్ని వివరించిన బెర్నూలీస్ మాత్రం చాలా చోట్ల వాడుకవుతుంది. ఒక ఫ్లూయిడ్ ద్రవం వేగం పెరిగిన కొద్దీ అది కదిలించే ఒత్తిడి తగ్గుతుంది అంటుంది ఈ సూత్రం. ఒక వస్తువు మీదుగా గాలి వీచే తీరును బట్టి అక్కడ పడే ఒత్తిడి ఉంటుందని అర్థం. విమానం రెక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది. వాటి అడుగు చదునుగా ఉంటుంది, పైభాగం మాత్రం వంపు తిరిగి ఉంటుంది. కదిలే రెక్కల మీద గాలి ప్రవహిస్తున్నప్పుడు పైభాగంలో గాలి ఎక్కువ దూరం కదలవలసి ఉంటుంది. రెక్కలోని వంపు అందుకు కారణం. ఎక్కువ దూరం కదలాలంటే గాలి ఎక్కువ వేగంగా కదలాలి. ఎక్కువ వేగంగా కదులుతుంది కాబట్టి అక్కడ ఒత్తిడి తగ్గుతుంది. రెక్క కింద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అది విమానాన్ని పైవైపుకు నెట్టుతూ ఉంటుంది. ఈ రకంగా విమానం ఎగరటానికి దాని రెక్కలు చాలా అవసరమని అర్థమవుతుంది. లోపలి ఇంజన్ సాయంతో దిశలు మారటం, ముందుకు కదలటం మాత్రమే వీలవుతాయి. బెర్నూలీ సూత్రం చాలా చోట్ల అనుభవంలోకి వస్తుంది, అయినా దానిని ఎవరూ గమనించినట్టు తోచదు. వేగంగా నడుస్తున్న కారులో నుంచి చేతిని కొంత బయటపెట్టిన వారికి ఒక అనుభవం ఉంటుంది. అరచేతిని నేలకు సమాంతరంగా పట్టి ఉంచితే గాలి తాకిడి చేతి ముందు భాగంలో మాత్రమే తెలుస్తుంది. చేతిని ముందు భాగం కొంచెం పైకి వచ్చేట్టు వంచితే మాత్రం మొత్తం చెయ్యి పైకి తోసినట్టు కదులుతుంది. కింద భాగంలో గాలి ఒత్తిడి పెరగటమే ఇందుకు కారణం. చెయ్యి చదునుగా ఉన్నప్పుడు రెండు వైపులా ఒత్తిడి సమానంగా ఉండటంతో తేడా తెలియదు. గదిలో గాలి బలంగా కదులుతున్నప్పుడు మామూలుగానైతే గోడ మీద క్యాలెండర్ గోడకు అదుముకుపోవాలి, కానీ అలా జరగదు. క్యాలెండర్ పైకి లేస్తుంది. విమానం రెక్క పైభాగంలో లాగానే క్యాలెండర్ మీద ఒత్తిడి తక్కువ కావడంతో అది గోడ నుంచి పైకి లేస్తుంది. గాలిలో కర్టెన్లు కదిలే తీరు కూడా ఈ రకంగానే ఉంటుంది. ఫ్యాన్ గాలికి కర్టెన్లు లోపలికి కదులుతాయే తప్ప బయటకు కొట్టుకోవు. ఒక కాగితాన్ని నోటి ముందు పట్టుకుని గట్టిగా ఊదండి, అది దూరంగా పోదు, నిజానికి నోటికి దగ్గరగా వస్తుంది. కాగితం మీద గాలి కదిలిన తీరును బట్టి దాని కదలిక ఉంటుంది. ఇవన్నీ ఒత్తిడి తేడా కారణంగా జరిగే వింతలు. వాటిని గమనిస్తే భౌతిక శాస్త్రం గురించి అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో అంశాలను పరిశీలించి తయారు చేసిన సూత్రాలే భౌతిక శాస్త్రం. అది తనంతట తాను పుట్టిన శాస్త్రం కాదు. ఈ ప్రశ్నలో కూడా ఒత్తిడి చూపించే ప్రభావాల గురించి మనకు ఆశ్చర్యకరమైన విషయాలు అర్థమయ్యాయి.